ఖాకి డ్రెస్ పౌరే చూడు కత్తి లాంటి పోలీస్ వీడు తూకాడంటే బరిలో మాడు గూండాలకు చావే మూడు వీడే నరసింహం యూనివర్సల్ కార్ Universal Car. Universal.